ఏ అయ్యను వదిలి, అమ్మను వదిలి, ఇల్లు వదిలి, సామెను వదిలి, ప్రాణమంటే ఆశ వదిలి, లోకమంతా మర్చిపోయి వెంటబడి వచ్చేదేరా ప్రేమ, నిన్ను నమ్మి నీతో వచ్చేదేరా ప్రేమ. ఎంతసేపు రాగం తీస్తావు? చెబుతా ఇనుకో. నిండా ధైర్యం ఉన్నదా, కాదు అంటే తెగుంపు ఉన్నదా, మనువాడే మనసు ఉన్నదా, నీకు తని నచ్చి ఉన్నదా, చేయి పట్టి నడవర నువ్వు, కాలి కట్టి చూపరదమ్ము. గుండె నిండా ధైర్యం ఉన్నదా, కాదు అంటే తెగుంపు ఉన్నదా, మనువాడే మనసు ఉన్నదా, నీకు తను నచ్చి ఉన్నదా, చేయి పట్టి నడవర నువ్వు, తాలి కట్టి చూపరదమ్ము. మనసుతో బతకనా కుర్రవాడా, నిలువున్నవాడా, మనసులను కలుపుట తప్పు, మునులకే వచ్చెను మొప్పు, కళ్ళు కళ్ళు కలుపుట తప్పు, ఆడజట్టు కట్టుట తప్పు, అంతే కదా చెప్పు చెప్పు. ప్రేమ అంటే పెద్ద కంటమంట, ఆడదంటే అలుసను కోకు, అందమైన విందను కోకు, కన్నె మది ప్రేమకు సొంతం, ప్రేమ ప్రియుడికి బంధం, మగువ మనసిచ్చిందంటే వెనకడుగు వేయదు మళ్ళీ, ఒప్పుకోరా ఇది నిజం, అందగడ ప్రేమ నందుకోరా. నేను ఒక పిల్లను చూశా, నా మనసు తనకి ఇచ్చేశా, నేను ఒక పిల్లను చూశా, నా మనసు తనకి ఇచ్చేశా, దాని బాబు ఊళ్ళో విలను, దాని మామ నాకే విలను, మా జట్టు కుదిరేదెప్పుడు, మా లవ్వు కలిసేదెప్పుడు, చెప్పవమ్మా నువ్వు చెప్పవమ్మా, ఎందుకురా నీకే డౌటు, మార్చుకురా నువ్వు నీ రూటు, మనసులోని మాటే తెలుపు, మనసుంటే రమ్మని పిలువు, చెయ్యంటూ కలపర మనసు, నీకుంది చక్కటి వయసు, ముందుకెళ్ళు దూసుకెళ్ళు ప్రేమ తోచుకురా. నిండా ధైర్యం ఉన్నదా, కాదు అంటే తెగుంపు ఉన్నదా, మనువాడే మనసు ఉన్నదా, నీకు తను నచ్చి ఉన్నదా, చెయ్యి పట్టి నడవర నువ్వు, తాలి కట్టి చూపరదమ్ము, తాలి కట్టి చూపరదమ్ము.